ఇంద్రంజ్ఞిపాకంతసేతం వై మృతం పూర్ణమాశేణునర్భాప్యమపశ్యపన్నిరవత్తే మృత పూర్ణమాశేణునర్భాప్యవతి మృతదేవతమానోపహత ఇంద్రవృత్రం హత్వా దేవతాభిష్టేంద్రియేణ ద్రవ్యాధ్యతమాజ్ఞేయమష్టాకపాలమ ేంద్రం దితం నిరవత్తేన వైద దేవతాంద్రియంచావారుంధయదాగ్నేయోష్టాకపాలో మాత్తేంద్రం ది దేవతేంద్రియంధయమానోపరుంధ ఇంద్రస్ వృత్రం జగ్నుర ఇంద్రియం వీర్యం పృథివీ మనవ్యాప్తదోషయో వేదశో ప్రజాపతిముపాధావద్వృత్రం మే జగ్ధృడ ఇంద్రియం వీర్యం పృథివే మనవ్యారక్తదోషయో వేరుతో భూపన్నిధిత ప్రజాపతి పశూన ప్రవీధేతమై సన్మయతే ధియత్పదమోషేభ్యోధ్యాత్మా సమనగంత ప్రత్యదుహనయత్సమనయంతత్సాన్నాయ్యత్సాన్నాయ్యత్మయ్యత్ప్రత్యదుహంతత్ప్రతిధుర ప్రతిధుట్టకం సమనయుధ ప్రత్యదుఃఖన్నతుమయశ్రయదైత్యబ్రవీదేతదస్మై శుతం కురుచేత్యబ్రవీతదస్మై శుతమకుర్వన్నింద్రియం వాస్మిన్ వీర్యంతరశ్రయంతక్షుతస్య సుదత్తకం సమనయుధ ప్రత్యదుఃఖం క్షుతమక్రన్నతుమాభిలోకి ్రవీదేతస్మై దధి గురుచేత్యబ్రవీతదస్మైద్యగుర్భంతేనమధినోత్తద్ధ్నోదధిత్వం బ్రహ్మవాదినో వదంతి పూర్వద్యావదేగంధిపూర్వం క్రియతయిత్యనాధిత్యదక్షదస్మైవ పూర్వస్యావద్యేదింద్రియమేవాద్యేర్యగ్రశ్రుత్వా దధ్నోపరిష్టాభ్యునోదిగథా పూర్వముపైర్వాహన్నవల్ సౌమ్యం తభ్యక్వలేరాక్షసంభ్యక్తండులైర్వైష్దేవం తభ్యరాదంతరేణ మారుషం తభ్యద్రాతనక్తిజ్ఞోత్రక్షేషణమభ్యాతనక్తిజ్ఞాయింద్రవృత్రకం హ్వా పరాంబరావతమగచ్చత పారాధమి మన్యమాణస్థం దేవతా ప్రైషమే స్వాబ్రవేత్ ప్రజాపతియ ప్రథమోనవిందలిలస్ ప్రథమం భాగసే గణితం పితరోన్వరిందం తస్మాభ్య పూర్వేద్య ప్రియతే సోమావాస్యాం ప్రత్యాగచ్చత్తం దేవా అభిసమగచ్చన్ తామా వై నోద్యవసవసతీంద్రో హి దేవానాం వసుదమావాస్యాయామావాస్యత్వం బ్రహ్మవాదినా వదంతి దేవత్యగం సాన్నాయ్యమిది వైశ్వదేవమిది బ్రూయాద్యుష్పేషిదేవా భాగధేయమభిసమగచ్చంతేత్యసో ఖల్వైంద్రమిత్యేవ బ్రూయాదింద్రం వావతే తద్భిరజ్యంతోభిసమగచ్చంతేతి బ్రహ్మవాదినా వదంతి సత్వే దర్శవోర్ణమాసౌ యజేతయే నౌసేంద్రౌ యజేతేతి వై మృధ పూర్ణమాదేనుర్భాప్యోభవదిరేణ పూర్ణమాసస్యేంద్ర ఐంద్రం దధ్యమాభాస్యాయాంతేనామాభాస్యాసేంద్రాయ ఏవం విద్వాన్ దర్శవోర్ణమాసౌ యజతేంద్రావే వై నౌ యజతేష్మాయీయానాగమీయో వతి దేవా వైయ్యేర్వరతే దేవాష్టిమపశ్యన్నా వై సమేకాదశకపాదకం సరస్వత్తే చరగం సరస్వతే చరంతాంబోర్ణమాతకం సగస్థాప్యానిరవమంతతో దేవాభవన్ పరాసురాయో భ్రాతృవ్యభాంచోర్ణమాతకం సగస్థాప్యైతామిత్యమనర్భవేత్తోర్ణమాసే వజ్రం చాతుర్యాయ ప్రభృత్యాగ్నావేత్నవేన దేవదాశ్చైద్యం జభ్రాతుర్యస్య వృందే మిథునాన్ పశోన్ సారస్వతాభ్యాం యావదేవాస్యాత్సర్వం వృందే పౌర్ణమాసీమే వయజే దభ్రాతుర్యభాన్నామా భ్రాతృవ్యం నాప్యాయేతి సాగం ప్రస్థాయేన పశుకామోయస్మై వాల్పేనాహరంతి నాత్మనాదృప్యదినాన్యస్మై దదాయస్మై మహతాదృప్యప్యాత్మనా దాప్యన్యస్మై మహతా పూర్ణగుంభోతవ్యం తృప్తయే వైనమింద్ర ప్రజయా పశుభిర్తర్పయతి తాలుభాగ్రేణ జుహోజనభిబ్రహ్మయమాహుతిమానసౌదుంబరం భవత్యోర్వాదంబరవోర్పశవోర్జైవాస్మానోర్జం పశోనవరుంధే నాగదశ్రేర్మహేంద్రయ్యజత్రయోగేగతశ్రయశ్వాంద్రామణీరాజన్యస్తేధాం మహేంద్రో దేవతాయో వే స్వాన్ దేవతామతియజతే ప్రస్పాయే దేవతాయేవతేన పరాం ప్రాప్నోతి పాపీయాన్ భవతి సంవత్సరమింద్రయ్యజత ేం దేవతేమానాభూత్యాయం సంవత్సరమేనం వృత్రం చగ్నిమాగం సమగ్నిర్వ్రతపగర్భతమాలం భయతి తోధికామయ్యజేత సోమయాజీతన్నయేతనాగతం వా సోమయాజీయతమయాజీ పరిమోషదేవ సోమృతంకరోపరేవ శిక్ష్యతే సోమయాజ్యేవ సన్నయేపయోగే సోమపయస్నాయ్యం పయసైవ పయ ఆత్మంధత్తే వివాగేతం ప్రజయా పశుభిరర్థయతి వర్ధయత్య భ్రాతృవ్యంగ్య హవిర్నిరక్తం పురస్కా చంద్రమా అభ్యుజయత్రేధాతం దులాని విభజే మధ్యమాశ్రుత్తానంగజేధాత్రే పురోడాశమట్టాకపాలం కురుయాద్యేష్టమిష్టాత్తానింద్రాయ ప్రధాత్రే రథగ్నిష్టలంగేనిష్టాత్తానమిష్టమేతి విభిష్టాయ సితే జలమగ్నిహేవాస్మై ప్రజా ప్రజనగతి వృద్ధామింద్ర ప్రయచ్చతి యజ్ఞా వే విష్ణ పశవశ్య యజ్ఞ ఏవ పశు ప్రతిష్టమేవేతముఖమేవ పూర్వయా లభతేజతరయా పూర్వయా వరుంధ ఇంద్రియముత్తరయా దేవలోకమేవ పూర్వయా విజయతి మనుష్య లోకముత్తరయా భూయసో యజ్ఞకృతోనుపయేజేజావే సుమనామేర్యమద్యే దానం పశ్చాచంద్రమా అభ్యుజేత్యస్మిన్నేవాస్మై లోకేర్ధృతం భవతి దాక్షాయణ యజ్ఞేన సువర్గకామోయజేత పూర్ణమాజే సన్నరేన్మహేత్రావరుణ్యామిక్షయామా భాస్యాయాన్యజేత పూర్ణమాసేవై దేవానాగం సుతస్తేషామేతమర్థమాసం మృతురస్తేషా మైత్రావరుణే వశామా భాస్యాయామనో బంధ్యాయత్పోర్వేద్యుర్యజ దేవేతి మేవ తత్కరో దియద్వత్సారపా కరోతి సదోహ విధానే ఏవ సంవినో దియద్యజతే దేవై దేవసుత్యాగం సంపాదయతి స ఏతమర్థమాసగం సమాదం దేవై సోమం పిపదయన్మయే ్యామిక్షయామా భాస్యాయాంగజతేయైవాసో దేవానాం వశానో బంధ్యాసో ఏ వైరైతస్య సాక్షాద్వాదేవానభ్యారోహతియజ్ఞమభ్యారోహతి యథా ఖలు వై శ్రేయానభ్యారోఢ కామయతే తథా కరోతి యజ్ఞ భవిధ్యతి పాపీయాన్ భవతి యతి నా భవిధ్యతి సంజ్ఞావృత్కామయేతేన యజ్ఞేన యజేదక్షురవృత్యేదయజ్ఞాయపుణ్యో వా భవతి ప్రభావీయతే తస్తైతద్వతన్నానృతం వదేన్నమాకం సమస్తీయాన్నస్యముపేయాన్నాద్యపన్కూలనేన వాసః పన్కూలయే కృతేదద్భిదేవాక్షరపన్న కుర్వంతి ఏష వై దేవరథో యద్దర్శ జమోర్ణమాసో యోదర్జమోర్ణమాసా విశ్వా సోమే నగిషేరేవామవస్యేతామివాంగాపరోగుండిగంభక్షరస్వేర్జమోర్ణమాసోయేం విద్వాంజర్జమోర్ణమాసోయేంగాపరోగష్ేవ సంవత్సరస్య ప్రతిదధాత్యేతే సంవత్సరస్యక్షుషేర్జమోర్ణమాసోయేం విద్వాంజర్జమోర్ణమాసో యజతేతాభ్యామే సువర్గం లోకమున పశ్యేషామేవాణర్జమోర్ణమాసోయేంధర్జమోర్ణమాసో యజతే దేవానామే విక్రాంతిమాక్రమలయేషే భయానపంథాయర్జమోర్ణమాసోయేం విద్వాంజర్జమోర్ణమాసో యజతే భయానపంథాస్తం సమారోహత్యేతౌ వై దేవానాగంహరీయర్జమోర్ణమాసోయేం విద్వాంజర్జమోర్ణమాసో యజతేయామేవ దేవానాగంహరీతాభ్యామే వై బ్రహ్మవ్యం వహత్యే తద్వై దేవానామాస్యర్జమోర్ణమాసో యేం విద్వాంజర్జమోర్ణమాసో యజతే సాక్షాదేవదేవానామాస్యేజుహోర్జేషమేహమిర్ధానీయోదర్శపూర్ణమాసగాజీదాయం ప్రాతరజ్ఞహోత్రంజుహోతి యజతే దర్శపూర్ణమాసాపహరహరిర్ధానినాగం సుతోయేం విద్వాంజర్శపూర్ణమాసో యజతే హవిర్ధాన్యస్మేది సర్వమేవాస్య పరిహిష్యం దత్తం భవతి దేవాహరియజ్ఞర్శపూర్ణమాసావపున ౌ వాతౌ మేద్యౌ యద్దర్శపూర్ణమాసో యేం విద్వాంజర్శపూర్ణమాసో యజతే భూతావేవై నౌ మేద్యౌ యజతే నామాస్యాయాంచపూర్ణమాస్యాంజస్త్రియముపేయాజుపేయాన్నింద్రియస్ సోమస్య వైరాగ్యార్ధమాసస్య రాత్రయపత్రయాసంతాసామవాచ్యాంజపూర్ణమాసేంచోపై ేక్ష్మాక్షద్రాజానైక్ష్మహారజిత్రాజయక్ష్మస్జన్మయత్పాపీయానభవత్తత్పాపయక్ష్మస్యజ్జాయాభ్యామవిందత్తజ్జాయన్యస్తయేవమేతేయక్ష్మానాంజన్మవేదనైనమేతేయక్ష్మావిందం తిసగేతే ఏవ నమస్తన్మపాదావత్తే భాగథే అసా భావసి దేవాయుజ్యాన్ సాయి సదృశీ నాగం రాత్రేణామమావాస్యాయాంచపౌర్ణమాస్యాంచదేవాయుజ్యంతయేతే హి దేవానాం భాగథే భాగథా అస్మే మనుష్యా భవంతి ఏవం వేద భూతాని కృతమగ్నం సద్యో మనుష్యార్ధమాసే దేవామాసిరసంవత్సరే వనస్పతయత్తస్మాదహరహర్మనుష్యా అసనమిచ్చంతే అర్ధమాసే దేవాయుజ్యంతే మాసి పితృభ్యః క్రియతే సంవత్సరే వనస్పతయః ఫలం గృహ్ణంతి ఏవం వేదహంతి క్షుతం భ్రాతృవ్యం దేవాశ్రయంతహింకరోతిమైవాకరింకరోతిమైనాయుంకరోతిభాచేషయోగోహింకరోతి ప్రజాయమ్యజమానస్తే ప్రథమాన్వాహత్రిమరుత్తమాంగ్యైవద్వర్షన్నహ్య ప్రస్రగుంసాయసంతమన్వాహ ప్రాణానామన్నాజ్ఞంత ధోరక్రదామపహత్తే రాసంతరే ప్రథమామన్వాహరాసంతరో వా అయం లోక ఇమమేవ లోకమభిజయతి త్రివిగృహ్ణాదిత్రయమే లోకా ఇమానేవ లోకానభిజయతి పారిహజేముత్తమామన్వాహ పారిహతో వా అసౌ లోకోముమేవ లోకమభిజయతి ప్రభో వాజాయిత్యనిరుక్తాం ప్రజాపత్యామన్వాహయజ్ఞో మే ప్రజాపతిర్యజ్ఞమేవ ప్రజాపతిమారభతే ప్రభో వాజాయిత్యన్వాహాన్నం వై వాజాన్నమేవరుంధే ప్రభో వాజాయిత్యన్వాహ తస్మాత్ ప్రజాజాయంతే ప్రభో వా జాయిత్యన్వాహమాసా వై వాజాధమాసా అభిద్యమో దేవా విష్ణం దోగోర్ఘృతాజియజ్ఞో దేవాంజిగాజిగితమానస్సుం నగృతమధీతమధిదేవయజ్ఞస్య ప్రియం ధామావరుంధేయం కామగేత సర్వమాయలు యాసి ప్రభోమాజాయిదశ్చానోచ్చాయ్యాయవేతరగిసంతరముత్తరమర్ధర్తమాలభేన ప్రాణేనైవారస్యమాయులేదివారత్నగుంసామిధేనీనాంభేదారత్నామేవభ్రాతర్యంకురుతేర్ధర్తవసందధాద్వేదవారత్నస్సామిధేనీనాయ్యగేవంభేదారత్నామేవభ్రాతర్యంకురుతరిభేర్భేర్వా ఏతాగర్మితాగత్సామిధేన్యస్తాగతసంయుక్తాస్య ప్రజయాజభర్మిమానస్యమిదక్షేరందర్ధర్తవసందధాజసంయుక్తేవైనాస్తాస్మై సంయుక్త అవరుద్ధా సర్వా మాసిషందుక్రే అయజ్ఞోపాగేషయో సామాగ్రాయాహివీతయమిత్యాహసంతరస్తేషవర్ణస్తంతమిద్భిరంగిరమిత్యాహ వామదేవ్యస్తేషవర్ణో బృహదగ్నే సుభేర్యమిత్యాహ బృహదేషవర్ణోగేతృతమన్వాహయజ్ఞమేవ తత్సామం వంతం కరోత్యజ్ఞమస్మిన్ లోకాసీనాదిత్యోస్మిందా విమో లోకావశాంతావాస్తాన్వే దేవాబ్రువన్నే దేవో ృహదగ్నేవేర్యమిత్యంతోకాశామ్యతాన్యదేవన్వాహానయోకయోశ్రాంతేమ్యతోస్మాయిమో లోకౌ యేవం వేద పంచదశతామిధేనేహన్వాహ పంచదశమాధమాసస్య రాత్రయోర్ధమాసంవత్సరాభ్యేతాభాంత్రేణి శరాక్షరాణి తావే సంవత్సరస్ రాత్రయోక్షరసంవత్సరమాధ పరుక్షేమశ్చ బ్రహ్మవాద్యమవదేనామస్మిల్లాదవాజనయామయో ్రహ్మీయాభ్యవధత్తూమజనయన్ పరుక్షేపోభ్యవధత్స్వామిమజనయత్రమాత్మగ్నమీజనోనాహమిది సామిధేనేవాహం వర్ణం వేదేత్యభ్యుతమత్పదమనోచ్యదేహాన్వర్ణస్తంతామిద్భ్యరంగిహిత్యాహసామిధేని ేమన్వాహదేనముగ్రుస్వదేస్తేనసేంద్రాస్తేనమిథునాయ్యేవానాూతాదిశునాగామ్యోసులానాంతో ప్రజాపతింపశ్చమైకాగుంధ ప్రజాపతిరగ్నిం దూతం వృణీమహిత్యభిపర్యావర్తదపతో దేవాభవన్ పరాసురాయస్తేవం విదుషోగ్నిం దూతం ృణేమహరిత్యన్వాహవత్యాత్మనాపరాభ్రాతుర్యమభవత్యధ్వరవతేమన్వాహ్రాతుర్యమేవేతయాధ్వరతి సోనిష్టమేవైత్యాహపవిత్రమేవేతమానమేవేతయామయమిద్ధోనాహుయేత్యాహపరిభిమేవేతం పరిదాయోధ్వమభ్యాదధ్యాప్యసాదయపరిచందేవతత్రయోగ్రయోహవ్యవాహనో దేవానాగవ్యవాహనప్యదృణాగం ృణేత ఆరుషేయం వృణేతే బంధో దేవనేత్యథో సంతప్తే పరస్తాధర్వాచో వృణేతే తస్మా పరస్తాధర్వాంచ మనుష్యాన్ పితరో న ప్రవిపదే అగ్నే మహాగం అదేత్యాహ ేత్యాహేతమైంధమన్విద్ధరిత్యాహమనుక్యేతముత్తరో దేవేభ్యైంధృష్ణుధరిత్యాహయోక్యేతమస్తు మన్విప్రాణమతి దరిత్యాహ విప్రాక్యేత కవిశక్తయ్యాహమయోచ్చుగ్రవాణం సహ బ్రహ్మదగంశ్యాహ బ్రహ్మదగంశిత్యాహృదాహుశ్య ప్రియతమా ప్రణేర్యజ్ఞానామిత్యాహ ప్రణేర్యజ్ఞానాగం ప్రసేరధరానామిత్యాహైషిదేవోదోహోదేత్యాహనక్యేతంకశ్చన తరదిలోమాదిత్యాహ స్వాత్రేవాగస్తం పరిభోరీత్యాహ దేవాహ పరిభోర్యద్రోజావహ దేవయజమానాయ విభ్రాతృవ్యమస్మే జనయేదావహ దేవాయమానాయ ైతేనవర్ధయ్యగ్నివగ్నావహ సోమమావహేత్యాహ దేవతా పూర్వమస్మయత ఆచార్యే దేవాయవః ప్రియజాతయజాతవేదయిత్యాహాగ్నిమేవ తత్సర్గస్య దిశోస్తదగంహితో దేవేభ్యోహవ్యం మహత్యగ్నిర్హోదేత్యాహాగ్నిర్వై దేవానాగుంహోదాయేవ దేవానాగుంహోదాతం వృణేతే వయమిత్యాహాత్మానమేవ సత్రంగమయని సాధుతే యజమాన దేవదేత్యాహాశమేవైతామాజాయద్రూయాద్యోగ్నిగంహోతారమృథాయత్యగ్నినాభయతోమానం పరిగృహీయాత్మాయుధ సత్యాజమానదేవత్యాేజుహోర్భ్రాతుర్వదేవత్యాభర్జర్వే భ్రూయాద్భ్రాతుర్యమస్మై జనయేభ్యదవదేమధ్వర్య సృజమాచ్యస్వేత్యాహ యజమానమేవైతేన వర్ధయతి దేవాయుమమిత్యాహ దేవానిక్యేషామతి విశ్వవారామిత్యాహ విశ్వగ్నిక్యేషామతీడామహే దేవాగం ఈడేణ్యాన్నమస్యామనమస్యానే యజామయజ్ఞానిత్యాహ మనుష్యా వా ఈడేణ్యామస్యా దేవాయజ్ఞయా దేవతాయేవ తద్యథా భాగంగజలి త్రేగత్రిజానన బ్రోజాద్రాజన్యస్య త్వయోవాన్యేరాజన్యాత్ పురుషా బ్రాహ్మణ వైశ్య శ్రోద్రస్తానేవా స్వానుకాంకరో విపంచదశాను బ్రోజాద్రాజన్యస్య పంచదశో వేరాజన్యస్మగే వైరాగ్రస్తో మే ప్రతిష్టాపయతి త్రిష్టుభా పరిదధ్యాదింద్రియం వే త్రిష్టకింద్రియకాఖలు వైరాజన్యో యజతే త్రిష్టుభైరా ఇంద్రియం పరిగృహాది కామయ బ్రహ్మవర్చసమస్తి గాయత్రియా పరిదధ్యా బ్రహ్మవర్చసం వై గాయత్రే బ్రహ్మవర్చసమే భవతి సప్తదశాను బ్రోధా వైశ్య సప్తదశో వై వైశ్యస్తే వైరగ్రస్తో మే ప్రతిష్టా వై జగత్యా పరిదధ్యా జాగత వై పశవః పశుకామః ఖలు వై వైశ్యో యజతే జగత్యైవాస్మై పశోన్ పరిగృహ్ణాత్యేక వింశతి మన బ్రూయాత్ ప్రతిష్టాకామస్యైక వింశ స్తోమానాం ప్రతిష్టా చతుర్వింశతి మన బ్రూయాత్ బ్రహ్మవర్చసకామస్య చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రియైవాస్మై బ్రహ్మవర్చసమవరుంధ త్రిగుంశత మన బ్రూయాదన్నకామస్య త్రిగుంశదక్షరాన్నం విరాజైవాస్మాన్నాధ్యమవరుంధ ద్వాత్రిగంశతమన బ్రోజాత్మతిష్టాకామస్య ద్వాత్రిగంశలక్షరా నష్టపనష్టందాం పదిష్టా ప్రదక్షిగంశతమన బ్రోజాత్ పశుకామస్య షత్రిగంశలక్షరాహరేభారిహరా పశవ బృహత్యైవాత్మే పశోనవరుంధ్యతశ్చత్వారిగంశతమన బ్రోజాదింద్రియకామస్య చతుశ్చత్వారిగంశలక్షరా తృష్టగింద్రియం షష్టభైవాత్మాయింద్రియమవరుంధ చత్తారిగుంశతమన బ్రూయాత్ పశుకామస్యాత్తారిగుంశలక్షరా జగతీ జాగదా పశవో జగత్తైవాత్మే పశోనవరుంధే సర్వాణి ఛందాగస్య న బ్రూయాత్ బహుజాజిన సర్వాణి వాదస్య ఛందాగస్య వరుద్ధాని గా బహుజాజ్య పరిమితమన బ్రూజాత పరిమితస్యావరుద్ధ్యై వేదం మనుష్యాణాం ప్రాజేనా వేదం పితృణాముపవేదం దేవానాముపవ్యయతే దేవలక్ష్మమేవ తత్పురుషే తిష్ఠన్నం వాహతిష్ఠన్నం వాహమువర్గస్య లోకస్యాభిజిత్యా ఆసీనో యజత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి యత్రౌంచమన్వాహ సుదంతర్జన్ మంత్రం మానుషంతర్జతం తదా తత్సదేవమంతరా నోచ్యకం సదేవస్య విద్వా సోమే పురా హోతారో భోగం తస్మాభ్యుతాభ్యానో భోగన్న పంచాన సమరుక్షన్నంతర్వేద్యన్యపాదోభవతి బహిర్వేద్యన్యోసాన్ బాహాభ్యనామిధృతే పథామసగం రోహాయాథో భూతం చైవ భవిష్యత్యావరుంధే సో పరిమితం చైవాపరిమితం చావరుంధే సో గ్రామ్యాగశ్చైవ మజోషారణ్యాగశ్చావరుంధే సో దేవలోకం చైవ మనుష్య లోకం చాభిజయతి దేవా వైరామిధేనేరణోజ్జన్నాశ్యాన్ స ప్రజాపజస్తోష్ణేమాఘారమాఘారయత్తదో వై దేవాయజ్ఞమన్నపశ్యన యత్తోష్ణేమాఘారమాఘారయతి యజ్ఞానుఖ్యాత్యాసోసామిధేనేరేవాభ్యనత్యలోక్షోభవతి దేవం వేదాథో తర్పయత్తే వై నాశ్రప్యత ప్రజయా వసుధన్య ఏం వేదయ్యేకయాఘార ేణీయాద్యద్వాభ్యాంతేణీయాద్యత్రేణిత్రేణాఘారయతి మనసాఖ్యాప్తమాప్యతేజమాఘారయత్రిథం వక్తారం వాచ మనశ్చాత్పీయేతామహం దేవేభ్యోహ్యం వహామేతి పాగబ్రవీణహం దేవేభ్యమస్త ప్రజాపదం ప్రష్టమేకాగం సే ప్రజాపదూతి మనసోధియద్ధి మనసాధ్యాయవదతిభ్యన్న వాచాజుభవన్ నిత్య ప్రభే తస్మాన్ మనసా ప్రజాపదయపది మనయి బహి ప్రజాపద ప్రజాపదే సంవాంతి పునాశ్రేవైనాంతం మధ్యమంతయోగే ప్రాణా ప్రాణానేవాభిజయ తృదక్షిణాభ్యంతయ ఇమే లోకానిమానేవ లోకానభిజయ తృత్తరాభ్యంతయో వై దేవయానాపంథానస్తానేవాభిజయత్రుపవాదేత్రయో వై దేవలోకానేవాభిజయ ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసాత్ సంవత్సర సంవత్సరమేవ ప్రేణాత్వత్సరమేవాదధాదివర్గస్య లోకస్య సమష్ట్యాఘారమాఘారయతి తిరగి భవేషు భర్గో లోకస్సు భర్గమేవాస్మే లోకం ప్రరోజయత్రుజుమాఘారయత్రుజుర్బి ప్రాణస్పందనమాఘారయతి ప్రాణానామన్నాద్యస్య సందత్యాధోరక్షామపహత్యేయం కామయేన ప్రవాజుగస్యాదిజిహ్మం తస్యాఘారయ ప్రాణమేవాన్నయతి తాజక్రమీయదేశిలో వాజాఘార ఆత్మా ధృవాఘారమాఘార్య ధృవాగం సమనక్యాత్మన్నేవ యజ్ఞస్య ప్రతిదాత్యేవానాం దూతాసేద్దేవ్యోధురాణాం తౌ ప్రజాపతిం ప్రశ్చమేతాగం స ప్రజాపతి బ్రాహ్మణమబ్రవీదేతద్విబ్రూహేత్యాశ్రావకే జీతం దేవాశృణకే దివాపదరబ్రవీదేవో హోతే దియమేవ దేవానాం తమవృణీతో దేవాభవన్ పరాసురాయస్యైవం విదుషః ప్రవరం ప్రవృణతే భవత్యాత్మనాభ్రాతుర్యోభవతి బ్రాహ్మణశ్చ ప్రశ్నమేయాతాం బ్రాహ్మణాయాధిబ్రూయాధ్యబ్రాహ్మణాయాధ్యాత్మనేభ్యః బ్రాహ్మణం పరాః పానం పరాః తస్మాద్ బ్రాహ్మణో న పరోచ్యః ఆయుష్టాయుర్దాహ్నాప్యాయస్వదంతేవదేహేషముసత్తమం ప్రణోదేవ్యానోధిమోగ్నావిష్ణో అగ్నావిష్ణో ఇమం మే వర్ణసత్వాయాం విలుచ్యం చిత్రం అపాన్నపాదాహ్యస్థాదువత్సం జైమానామూర్ధో విద్యుదం వదానః తశ్చేష్టం మహిమానం వహంతే సమన్యాయంత్యుపయంత్యన్యాః సమానమూర్వన్నద్యః ప్రణంతి తమోషుజయోషుజయోగేవాగం సమపాన్న పాదం పరితస్థురాప నమస్తే రాజుభదయోగివానమ్యమానా పర్యంత్యాప స్వశుక్రేణ జిక్వణేవ్యర్థేజాయాఘ్నోర్నిగప్సో ఇంద్రావరుణయోరహం సమ్రాజోరవణే తానో మృణాచయీదృశే ఇంద్రావరుణాయమధ్వరాయ నో విషేదనాయమహి శర్మ యక్షతం దీర్ఘ ప్రయజ్ఞమగయోమక్ష్యతి వయంజయేమ పృతనాదు దోఢ్యః ఆనామిత్రావరుణా ప్రభావాగ్నే వరుణస్ విద్వాన్ దేవస్ హేడోపయాజేష్టాన్నిమశ్రోషిదానో విశ్వాద్వేదాగం చక్రమోభ్యస్పత్ సర్వన్న అగ్నే భవోభవోష్ట అవయక్ష్మణో వరుణగురానో మేఘమృటేకం సుహవో నయేభి ప్రాజమగ్నిర్భరదస్థోర్యోనోచనే బృహద్భా అభియ పూర్వం ప్రదనాథుతస్థో దీతాయో అతిథి శివో నేయక్షమన్మభువోహవేషు ధన్వన్వ ప్రభాజిత్వమగ్నియక్షవే పూరవే ప్రత్రయన్ విభాజా విద్యోదిషా సత్వమగ్నే ప్రతీకేన ప్రత్యోషయాదు ధాన్యః వృక్షయేషు తేజ్యతే తగుంసు ప్రతీకగం సుషగ్నిస్పంచమవిద్వాగం సో విజుక్తరగం సపేమ సయక్షద్విష్పావయినాని విద్వాన్ ప్రహవ్యమగ్నిరమృతే సమోచతే అగుం హోముచే విదేశయన్ మావిన ఇంద్రేంద్ర క్షత్రమింద్రియాణి శతక్రతోరు దేదాయి ఓం సమిధో యజతి వసంతమేవత్తో నామవరుంధేతనోన పాదంగజతిగ్రేష్టమేవరుంధయిడో యజతి వర్షాదేవరుంధే బరిషద్గజతి శరదమేవరుంధే స్వాహాకారంగజతి హేమంతమేవరుంధేతస్మాత్ స్వాహాకృతా హేమన్వశమోపదేజంతి సమిధో యజత్యుషసేవ దేవతా నామవరుంధేతనోన పాదంగజతి యజ్ఞమేవరుంధయిడో యజతి పశూనేవరుంధ ర్గజతి ప్రజామేవరుంధే సమానయత ఉపభృతేజో ఆజ్యం ప్రజాపరి ప్రజాస్వేవేజో దాది స్వాహాకారంగజలివాచమేవరుంధే దశతం పద్యం దేదసాక్షరా విరాడన్నం విరాట్ విరాజీవాన్నామవరుంధే సమిధోయత్యస్మిన్నేవ లోకే ప్రతిక్షతి తనోన పాదంగజతి యజ్ఞేవాంతరిక్షే ప్రతిక్షతీడో యజతి ప్రతిష్టతి పరిహర్యజతియేవేవ ప్రతిష్టతి స్వాహాకారంగజతి సుమగ్రదేవ లోకే ప్రతిష్టతి చేతావంతో ప్రయాజైరేభ్యో లోకేభ్యోదురాజాయ శ్రీమం విజుడ ప్రజాయింతే ప్రేభ్యో లోకేభ్యోభ్రాతృవ్యాక్రామం జుహోత్యభిజిత్యో వే ప్రజానాం మిథునం వేద ప్రజయా వధుభిర్మిథునేర్జాయతే సమిధో భక్వీరివగజతిమేకమివ మిథునం భక్వీరివగజతి బర్హిరేకమివ మిథునం తదేతద్వై ప్రజానాం మిథునయ్యేవం వేద ప్రజయా వధుభిర్ మిథునేర్జాయతే దేవానాం వా అనిష్టా దేవతా సన్నసాధునా యజ్ఞమజిఘాకం సంతే దేవా గాయత్రీం జౌహన్ పంచాక్షరాణి ప్రాచీనాని త్రీణి ప్రతీచీనాని తతో వర్మ యజ్ఞానాభవద్వర్మ యజమానాయత్ర యాజానో యాజా యజ్ఞం దేవర్మైవ దద్యజ్ఞాయ క్రియ దేవర్మ యజమానాయ భ్రాతృవ్యా విభోత్తే తస్మాత్ సరోసం పురస్తా పశ్చాద్ధీయో దేవామి పురారక్షోభ్యగ్ని స్వాహాకారేణ ప్రజాదేషు యజ్ఞం సగ్గస్థాప్యమపశ్యంతగ్ఞ స్వాహాకారేణ ప్రజాదేషు సమస్థాపయంతి వాజేత యజ్ఞం చిందంతి యత్స్వాహాకారేణ ప్రజాజేషు సర్గస్థాపయంతి ప్రజాజానిత్వా హవేగ్యభిధారయజ్ఞస్యంతత్యా అథో హవిరేవా కరసో యథా పూర్వముపైతి పితా వై ప్రజాజా ప్రజానో యాజాయత్ ప్రజాజానిత్వా హవేగ్యభిధారయతి పితేవదత్పుత్రేణ సాధారణం కరుతే తస్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ న కథా పుత్రస్య కేవలం కథా సాధారణం పితరస్య స్కందమేవ స్కందతి గాయత్రేవతేన గర్భం ధత్తేథా ప్రజా పశో యజమానాయ ప్రజనయతి చక్షుషేవాజ్యభాగౌ యజాభాగౌ యజతి చక్షుషేవ్యస్ ప్రతిదాది పూర్వాధ్యేజుహోది తస్మాత్పూర్వాధ్యే చక్షుషే ప్రబాహుజుహోది తస్మాత్బాహుచక్షుషే దేవోకం వాజమానోను పశ్యతి ప్రతిలోకం సోమేనోత్తరాధ్యే జుహోది దక్షిణాధ్యే సోమాయమీమౌ లోక ేవతానాయ్యోమావంతరా దేవతే దేవతస్మాజ్ఞామనుష్ట్యా విధృతా బ్రహ్మవాదినా వదంతి కిం తజమాన కురు తేజేనాన్యతోదశ్చ భుజం రాధారో భయతో దృష్టమనోజ్జాభాగస్యుషాణ యజతి నాణ్యతో దోదాధార్య మనోజ హవిషితేన భయదో దోదాధారమోర్ధన్వతే పురాణ వాక్యా భవతి మోర్ధానమేవైనకం సమానాయత్యాయజ్యాతిర్వ్యక్వ పశాన్ నియమతే కేచినకం హాభ్యం కేశీధాగామిర్వాచ సప్తపదాన్ దేశక్వేష్యే ప్రయోక్త వీర్యేణ ప్రజాతాన్ భ్రాతృవ్యా ృతేష్యమానాయస్వేణోభయోర్ధత్తేయస్వేణ పూర్వాధ్యేనాద్వాన్భునక్తి దఘనార్థేణ ధేనుది పురస్తాల్లక్ష్మాణవాక్యా భవతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రమృత ఉపరిష్టాల్లక్ష్మాయాజ్యాష్యమానానేవ ప్రజనృతే పురస్తాల్లక్ష్మాపురోనువాక్యా భవత్యస్మిన్నేవ ోపరిష్టాల్లక్ష్మాయాజ్యాముష్మిన్నేవోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతావస్మాయమో లోకో భవతో వేద పురస్థాల్లక్ష్మాపురోణవాక్యాభవతిస్మాత్పూర్వాధ్యేనద్వాన్భరక్ష్మాయాజ్యాతస్మాజ్జనాధ్యేన ధేనుర్యగేవం వేద భుంతగేన మేతవ్రాజ్యం వజ్రా భాగో వజ్రోమషట్కారస్త్రిపదమే వజ్రం సంభ్రత్యభ్రాతృవ్యాయ ప్రహరత్రి సంపత్కారమభవోర్యమషట్కరోత్రేగాయత్రేపురోవాక్యాభవతి త్రక్తజ్ఞాజ్యా బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతిస్మాద్బ్రాహ్మణోముఖ్యముఖ్యాభవతి ఏవం వేద ప్రైవైనం పురోనుభాక్త్యా ప్రణయతి యాజ్ఞయా గమయతి వషట్కారేణైవైనం పురోనుభాక్త్యా దత్తే ప్రయచ్చతి యాజ్ఞయా ప్రతివషట్కారేణ స్థాపయతి త్రిపదా పురోనుభాక్త్యాభవతి త్రయమే లోకాయేష్వేవ లోకేభ్యః ప్రతిష్ఠతి చతుష్పదాయాజ్యాగదుష్పద పశూనవరుంధేక్షతోషట్కారోజనమాన పశుష్వేవోపరిష్టాష్ఠతి గాయత్రీ పురోణువాక్యాభవతి తృప్తజ్ఞాద్యైషా వై సప్తపదాశక్వరీయత్వాధిక్షంతరధక్వమనుజేవం వేదశక్నాత్యేవ యక్షిక్షతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్యాదిసత్సహాత్మన్నాజ్యమధత్తం దేవాభ్రువన్నేషవామయజ్ఞాయరాజ్యమేవ్రాస్పిభాగావుపస్రణానభిహారయాన్ని బ్రహ్మవాదినామదంతి కస్మాత్ సత్యాజ్ఞాతయామాన్యన్యాని హవేగశ్చయాతయామ ప్రజాభక్తమిది ప్రోజాతయాతయా మాహిదేవానా ప్రజాపతిరిది ఛందాగుంసి దేవేభ్యో మా పన్నవో భాగాన్యం రక్ష్యామయ్యతురవత్తమధారయన్ భాగ్యాయ్యాయే దేవతారాయ చతురభత్తం జుహోరి ఛందాయస్ ప్రేతాన దేవేభ్యోహ్యం వహంతం గిరసో వా విదముత్తమాస్తు భర్గం లోకమాయంతర్జయోగ్యమాస్తభ్యమాగంతే పశ్యన్ పరోటాశం కోర్మం భోతకం ధత్పం దంతమృతీంద్రాయ ధ్రియస్వ బృహత్పదయే ధ్రియస్వ విశ్వేభ్యో దేవేభ్యో ధ్రియస్వే రిధనాధ్రియతమృతన్నగ్నయే ధ్రియస్వే రిధోగ్నయే ధ్రియరగదాగ్నేయోష్టాకపాలో మా భాస్యాయాంచ పౌర్ణ భాస్యాంచ చితో భవతి స్వర్గస్య లోకస్యాభిజిత్తే తమబ్రమన్ ేత్యభ్యుపరిష్టాభ్యజ్ఞాధత్తాపాలక్యుపర్గస్య లోకస్య సమర్థే సర్వాణి కపాలాన్యభిప్రథయతి తావదపురోడాశానముష్ల్లోకేభిజయతి యోగిదగ్ధస్తనేస్వలౌద్రోగస్వదస్వృదయభత్రస్మాగస్వదయభత్తాయభక్తనాభివాదేది తస్మాన్మాగుంసేనాక్షిఛన్నం వేదేనాభివాదేదిస్మాక్షన్నం ప్రత్యుతం వా ఏదరస్మాల్లోకాధగతం దేమ లోకయ్యశ్రుతగం హవిరణిఖారితమభిఖారిద్వాసయతి దేవత్రై వైరద్గమయ్యేకం కపాలం నశ్యేదే గోపాసంవత్సరస్యాతమానప్రమీయేతమానప్రమీయేతసంఖ్యాయోద్వాదయతిమానస్యోపీసారిగిరస్యేదాక్షిణ్యకపాలన్యత్రృథివ్యమేకపాలమశ్వినో మే సంధ్యాయ్యుతేనమర్పయతి.